47 చర్చలో మలుపులు. ఇంతకు వశిష్ఠుడు చెప్పిన అసలు విషయం ఏమంటే, శ్రీరాముడి యొక్క కార్యాచరణ ప్రణాళిక, దాని ఫలితమును ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో వశిష్ఠ మహర్షి యొక్క బోధన ప్రణాళిక ఏమిటో మనం పూర్వం చెప్పుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకోండి, ఈ ప్రణాళిక ప్రకారం వశిష్ఠ మహర్షి మున్ముందుగా పురుష ప్రయత్నం యొక్క ప్రాధాన్యాన్ని వివరించదలుచుకున్నాడు. ఆ తరువాత ఆయన ఆత్మవిచారణ గురించి చెప్పదలుచుకున్నాడు. అందులో 4వ సర్గ దగ్గర నుంచి 9వ సర్గ దాకా 6 సర్గల్లో పురుష ప్రయత్నం యొక్క ప్రాముఖ్యాన్ని విస్తరించారు. ఇప్పుడు మనం 9వ సర్గ చివరిలో ఉన్నాం. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే పురుష ప్రయత్నాన్ని గురించి ఇంత చర్చ చేశారు కదా, చివరికి ఏమి తేలినట్లు? ఈ చర్చ ఎన్ని రకాల మెలికలు తిరిగినట్టు, ఆ వంపు సొంపులన్నీ తెలియాలంటే మనం మళ్లీ ఒకసారి విషయాన్ని సింహావలోకనం చెయ్యాలి. ఆ పని ఇప్పుడు చేద్దాం. మామూలుగా మానవులు తామనుకున్నట్లుగా పనులన్నీ జరిగాతే ఇది మా ప్రతాపం అంటారు. అనుకున్నట్లు జరగకపోతే దైవానుకులం కలిసి రాలేదయ్యా, దానికి ఎవడేం చేస్తాడు అంటారు. పని చెడిపోయినప్పుడు మాత్రమే దైవం సంగతి ఎత్తుతున్నారు, పని సాగినప్పుడు దాని పేరే ఎత్తట్లేదు. అందువల్ల ఆ దైవం అంటే ఏమిటి, ఇది నిజంగా స్వతంత్రమైన శక్తి అవునా కాదా అనే సందేహాలు వస్తాయి. ఈ ప్రశ్నతోనే వశిష్ఠుడు చర్చ ప్రారంభించాడు. లోకంలో మామూలుగా ఏం చెప్పుకుంటారంటే, కొందరికి అనుకున్న పనులన్నీ చకచకా జరిగిపోతూ ఉంటాయి, మరికొందరికి మాత్రం అంతకంటే శక్తియుక్తులు ఎక్కువే ఉన్నా పనులు కలిసిరావు, ఎందుకంటే వీరికి దైవానుకూలం లేదు. కాబట్టి దైవమనే ఒక స్వతంత్ర శక్తి ఉంది, అది అనుకూలించిన వారికి పనులు బాగా జరుగుతాయి, అది అనుకూలంగా లేని వాళ్లకు పనులు జరగవు అంటారు. ఇది లోకసామాన్యంగా అందరూ చెప్పుకునే మాట. ఇక్కడే వశిష్ఠ మహర్షి ఒక ప్రశ్న లేవదీశాడు. దైవమనే ఒక స్వతంత్ర శక్తి ఉన్నట్లయితే అది కొందరికి మాత్రమే అనుకూలంగా ఉండి మరికొందరికి వ్యతిరేకంగా ఉండవలసిన పని ఏమి వచ్చింది అని దానిమీద బాగా విచారణ చేసి, మానవులు పూర్వజన్మలో చేసుకున్న కర్మల సముదాయాన్నే దైవమని పిలుస్తున్నారు తప్పితే వేరే దైవమనే శక్తి ఏదీ లేదని నిరూపించాడు. లోకులంతా దైవము విధి అనుకునేది ఒకప్పుడు నీవు చేసుకున్న కర్మే కనుక, ఈనాడు నీవు చేసుకునే కొత్త కర్మతో పాతదానిని జయించవచ్చు అని నిరూపించాడు. అలా నిరూపించి, ప్రతి మానవుడు ఈ జన్మలో మంచి వాసనలు కలిగేటట్టుగా కృషి చేసుకోవాలి అని ఆయసర్ 56 కార్యాచరణ మార్గం దగ్గరకు వచ్చాడు. గత 6 సర్గలలోనూ జరిగిన చర్చకు సారాంశం ఇదే. ఇక జ్ఞానాన్ని సాధించుకునే విధానాన్ని చెప్పబోతూ మున్ముందుగా బ్రహ్మగారి దగ్గరనుంచి తనదాకా ఈ జ్ఞానం దిగివచ్చిన క్రమాన్ని వర్ణించాలని సంకల్పించాడు. దానికి పీఠికగా వశిష్ఠుడు ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. ఏమంటే,